చూపిస్తాను గంట్రి బిరే నేను తోకాలు చూపిస్తాను ఎక్కలు మరిపిస్తాను భూమిన బ్యాలెన్స్ తప్పిస్తాను మస్త్ మజా పెంచే ఓ మత్ మందు నేను మీ ఎనర్జీకి పోరుచి స్పీడ్ ఇస్తాను అందుకే నేను మీ కోసం వచ్చాను ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి సిగ్గు సింగారాల ఓ అగ్గి పుల్ల నేను నీ పడకంటి కాగడాలు వెలిగిస్తాను పుట్టుకతో నేను నిప్పుతో పుట్టాను అడిగాడు సూర్యుడిస్తాను అదే వేడి నిన్ను నాకు ఇవ్వమన్నాను స్వింగ్ లో రెచ్చిపోయి ఆగిపోదా